7వ అధ్యాయము. యోగినమపి సర్వేషాం మగ్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. 6వ అధ్యాయం చివరిలో ప్రశ్న రూపములో బీజారోపణము చేసి మరల స్వయముగానే నా తత్వము ఇలాంటిది, అందుచేత సాధకుడు ఈ విధముగా నాయందు అంతరాత్మ కలిగినవాడుగా కావలేయును అను మొదలగు మాటలను విశదపరచదలంచి భగవంతుడు ఈ క్రింది విధముగా 7వ అధ్యాయమును ఆరంభించుచున్నారు. 7.1 మయాసక్తమనాహ పార్థ యోగం యంజన్మదాశ్రేయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు. అనగా ముందు చెప్పబోవుచున్న విశేషణములతో కూడియున్న పరమేశ్వరుడను అయి ఉన్న నాయందు మనస్సును లగ్నము చేసినవాడు మయ్యాసక్తమన వాడేయుండునో, మరియు పరమేశ్వరుడనైన నేనే యవని ఏకమాత్ర లక్ష్యము అవలంబము గా ఉన్నానో అతడు మదాశ్రయ అనగా నా ఆశ్రయమునందు ఉండునో ఓ పార్థ. అటువంటి మయ్యాసక్తమన అనగా నాయందు మాత్రమే ఆసక్తి కలిగిన మనస్సు గలవాడుగా ఉండును, మరియు అతడు మదాశ్రయ నన్నే ఆశ్రయించినవాడుగా ఉండునో అట్టివానిగా ఉండి నీవు యోగ సాధన చేయుచు అనగా మనస్సును నాయందే నిలిపి ఉంచి నన్ను సంశయరహితముగా సమగ్రముగా ఏగుంబు వాడవగుదువో అట్టి విధానమును చెప్పెద సావధాన చిత్తుడవే వినుము పురుషార్థములైన ధర్మ అర్థ కామ మోక్షాదులయందు దేనినో ఒకదానిని కోరినవాడై దానికి సాధన రూపమైన అగ్నిహోత్రాది కర్మలు తపములు లేక దానములు మొదలగు వాటిలో దేనినో ఒకదానిని ఆశ్రయించి అనగా సాధనముగా చేసుకొని నన్ను పొందగోరు యోగి ఇతరపై సాధనములన్నింటినీ వదులుకొని కేవలము నన్నే ఆశ్రయముగా గ్రహించును, మరియు నాయందే ఆసక్త చిత్తము కలవాడగును, అతడు సులభముగా ప్రాపంచిక విషముల నుండి ముక్తుడగును. అందువలన నీవు పైన చెప్పబడిన గుణములతో కూడినవాడవే విభూతి సంపద బలము ఐశ్వర్యము మొదలగు గుణములతో కూడి పరమేశ్వరుడనైన నాయందు సంశయరహిత చిత్తము కలవాడవగుదువో అనగా భగవంతుడు నిస్సందేహముగా సరి అయిన మార్గమునే చూపుచున్నాడు అని తెలుసుకును విధానము చెప్పుచున్నాను వినుము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 165. ఆ భగవంతుని స్వరూపమును గురించి 7.2 జ్ఞానంతే 2.5 సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశిషత యజ్ఞాత్వా నేహ భూయో 2 న్యజ్ఞాతవ్యమవశిష్యతే. అనగా ఇప్పుడు నేను నీకు జ్ఞానమును విజ్ఞానముతో కలిపి అనగా నా అనుభవ సహితమైన సర్వాంగపూర్ణమైన జ్ఞానమును వినిపించదను. శ్రోతను సావధానచిత్తునిగా చేయుటకు ఎటువంటి వర్ణనము అవసరమో అట్టి జ్ఞానమును స్తుతించుచున్నారు. ఎట్టి జ్ఞానమును పొందినవానికి ఈ జగత్తునందు పురుషార్థమును పొందుటకు మరొక ఇతర సాధనము అక్కరలేదో అనగా ఎవడు నా తత్వమును సవివరముగా తెలుసుకొనునో అతడు సర్వజ్ఞుడగును. అందువలన ఈ జ్ఞానము అత్యంత ఉత్తమ ఫలమును కలుగజేయనదిగా ఉన్న అన్యత్ర దుర్లభమైనది. ఈ జ్ఞానము ఏ విధముగా దుర్లభమైనదో చెప్పెద సావధాన చిత్తుడవే వినుము. 7.3 మనుష్యానం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతమపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అనగా వేలమంది మానవులలో ఎవ్వరో ఒక్క మహాపురుషుడు మోక్షరూపమైన సిద్ధిని పొందుటకు ప్రయత్నించును. ఆ విధముగా సిద్ధిని పొందుటకు ప్రయత్నించు సిద్ధులలో కూడా ఎవ్వరో ఒక్క మహాత్ముడే నన్ను అనగా నా తత్వమును యథార్థ రూపముగా ఏగుంగజాలును. ఈ విధముగా శ్రోతకు తత్వజ్ఞానమును పొందుటకు అవసరమైన జిజ్ఞాసను కలిగించి అటుపై చెప్పుచున్నారు. 7.4 భూమిరాపో 2.4 వాయః మనోబుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరస్తథ. అనగా భిన్నా ప్రకృతిరస్తథ అను పదము చెప్పబడిన కారణముగా ఇచ్చట భూమి శబ్దము ద్వారా కేవలము మట్టిగాక దానియందు మమేకమై యున్న 4 భూతములు గూడ చెప్పబడుచున్నవి. అదే విధముగా జలము మొదలగు భూతములు కూడా ఇతర భూతాంశములతో కలిపి ఏ చెప్పబడుచున్నవి. ఈ విధముగా పృథ్వీ, భూమి, జలము, అగ్ని, వాయువు మరియు ఆకాశము మరియు మనస్సు, ఇచ్చట మనస్సనగా దానికి కారణభూతమైన అహంకారము కూడా చెప్పబడినది, మరియు బుద్ధి అనగా అహంకారమునకు కారణము మహత్తత్వము, మరియు అహంకారము అనగా అవిద్యతో కూడియున్న అవ్యక్తము అనగా మూల ప్రకృతి. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 166. ఏ విధముగా విషముతో కూడియున్న అన్నము కూడా విషమని చెప్పబడునో, ఆ విధముగానే అహంకారము మరియు విషయ వాసనలతో కూడియున్న అవ్యక్తము కూడా అనగా మూల ప్రకృతి కూడా అహంకారమనియే చెప్పబడుచున్నది. అట్లేలైనా అహంకారము అన్నింటికీ కారణరూపమైనది. ప్రపంచమునందు అహంకారమే సర్వ ప్రవృత్తులకు బీజ రూపముగా చూడబడుచున్నది. ఈ విధముగా ఈ పైన చెప్పబడిన ప్రకృతి అనగా సర్వేశ్వరుడనైన నామాయా శక్తి 8 రూపములతో భిన్న భిన్నముగా విభజింపబడుచున్నది. 7.5. అపరేమిత స్వన్యాం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్, అనగా ఇచ్చట పైన చెప్పబడినది భగవంతుడనైన నా పరా ప్రకృతి. 1. అనగా పరా కాదు, అది నికృష్టమైనది, అశుద్ధమైనది మరియు అసద్ధమును కలిగించునది. అంతేగాక సంసారబంధ రూపమైనది. అంతేగాక అర్జున, ఈ పైన చెప్పబడిన ప్రకృతి యందు 2 జీవరూపము గలది అనగా ప్రాణధారణకు కారణరూపమైనది. దాగియున్నది దానినే క్షేత్రజ్ఞ రూపా ప్రకృతి అని అందరు. లోపల ప్రవేశించియున్న ఏ ప్రకృతి ద్వారా ఈ సమస్తమైన జగత్తు కల్పించబడుచున్నదో దానిని నీవు నా యొక్క పరా ప్రకృతిగా గుర్తించుము, అనగా దానిని నీవు నా యొక్క ఆత్మరూపమైన ఉత్తమమైనది మరియు శుద్ధమైన ప్రకృతిగా గుర్తించుము. 7.6. ఏతద్యోనిని భూతాని సర్వాణికి పధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా, అనగా ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని రూపము కలిగియున్న 2 పరా మరియు అపరా ప్రకృతులే తమయోని నుండి ఈ సమస్త భూత ప్రాణుల రూపమైన ప్రకృతి రూప కారణము చేతనే పుట్టుచున్నవని అనగా కల్పించబడుచున్నవని నీవు చక్కగా తెలుసుకొనుము. అట్లేలైనా ఆ నా 2 ప్రకృతులే సమస్త భూతములకు యోని కారణము లేక రూపములను కల్పించునది అనగా కారణమైయున్నవి. అందుచేత సమస్యలన జగత్తు యొక్క రూపకల్పన లేక జన్మ, ఉత్పత్తి మరియు ప్రళయము అనగా లయము అనగా నివర్తించుట వినాశము నేనే అయి ఉన్నాను, అనగా ఈ 2 ప్రకృతుల ద్వారా సర్వజుడను మరియు ఈశ్వరుడను అయిన నేనే ఈ సమస్త జగత్తునకు కారణరూపద్మర్యున్నాను. అట్లగుటకు కారణమేమనగా శ్రీ మద్భగవద్గీత 7.7. మత్తః పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ, అనగా పరమేశ్వరుడా, సర్వేశ్వరుడా, నైన నాకంటే వేవుగా జగత్తునకు వేగు మరొక కారణము లేదు, అనగా సర్వేశ్వరుడనైనా నేనే ఈ సమస్త జగత్తునకు ఏకమాత్ర కారణరూపమయ్యున్నాను. ఎందువలన ఇలా ఉన్నదనగా అది అలాగే ఉన్నది గనుక. సమస్తమైన ప్రాణులు సర్వేశ్వరుడనైన నాయందు దీర్ఘములైన దారములతో కూడిన వస్త్రము వలె మరియు దారమునందు పొదగబడిన మణుల వలె కూర్చబడి కూర్పించబడి ఏర్పాటు చేయబడి కల్పించబడియున్నది. ఈ సమస్త ప్రపంచము ఏ ధర్మములతో కూడి తనలో తాను కూర్చబడియున్నది అని అన్నచో ఇట్లు చెప్పుచున్నారు. 7.8. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి సససూర్యోహ ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు, అనగా నేను జలమునందు రసమునై యున్నాను అనగా రస రూపమున ఉండియున్నాను. అనగా జలము యొక్క సారమును నేనయున్నాను. జలము యొక్క సారమునే రసమని యందురు. పరమాత్ముడనైన నాయందు అనగా రసరూప పరమాత్ముడనైన నాయందు ప్రపంచమునందలి జలమంతయు ఇమిడి ఉన్నది. ఈ ప్రకారముగానే పంచభూతములను ఏగంగవలయను ఏ విధముగా నేను జలమునందు రసరూపమున వ్యాపించియున్నానో ఆ విధముగానే చంద్ర సూర్యాదులయందలి ప్రకాశమును నేనే. సమస్త వేదములయందు ఓంకార రూపమునయ్యున్నది నేనే. అనగా ఓంకార రూపుడనైన పరమాత్ముడగు నాయందు సర్వవిధములు ఇమిడి ఉన్నవి. ఆకాశము యొక్క సారభూతమైన శబ్దమును నేనే. అనగా ఆ శబ్దరూపుడనైన నాయందే సమస్త ఆకాశము ఇమిడియున్నది. అంతేకాదు పురుషుల యందలి పౌరుషమును అనగా పురుషత్వమును నేనే. పురుషులేందు ఏ తత్వము వ్యాపించియున్నందువలన అతడు పురుషుడనబడుచున్నాడో ఆ తత్వమును నేనే. ఆ పౌరుష రూప తత్వమునందే సమస్తమైన పురుషులు ఇమిడియున్నారు. 7.9 పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అనగా భూమియందలి గంధమును అనగా సుగంధమును నేనే. అనగా ఆ సుగంధ రూపీశ్వరుడనైన నాయందు సమస్తమైన పృథ్వీ అనగా భూగోళము ఇమిడియున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 168. జలము మొదలగు వాటియందు ఆ భూతముల యొక్క పవిత్రతను చూపించుట కొరకే ఇచ్చట గంధమునందలి స్వాభావిక పవిత్రతయే పృథివీయందు చూపెట్టబడినది. గంధరసము మొదలగు వాటియందు ఏర్పడుచున్న అపవిత్రత ప్రాపంచిక పురుషుల యందు గల జ్ఞానము. అధర్మము మొదలగు వికారముల ఆధిక్యము చేత మరియు భూతమములతో వారికి గల సంపర్కము చేత ఏర్పడుచున్నదేగాని ఆ భూతముల స్వాభావిక లక్షణము కాదు. అగ్నియందలి ప్రకాశమును నేనే. అనగా ఆ బ్రహ్మతత్వమే మరియు సర్వజీవుల యందలి ప్రాణమును కూడా నేనే. అనగా దేనివలన ప్రాణులన్నీ చేతనత్వము కలిగియున్నవో ఆ చేతనత్వము ఆ బ్రహ్మతత్వమే అనగా నేనే. మరియు తపోధనులయందలి తపమును నేనే. అనగా తపరూపమైన పరమాత్మయైన నాయందే సర్వతపోధనులు మిళితమయ్యున్నారు. 7.10 బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధమ తమస్మి తేజస్తేజస్వినామహం. అనగా ఓ పార్థ, నన్ను నీవు సర్వభూతముల యొక్క సనాతనమైన అత్యంత అనాది అయిన బీజము అనగా వాటన్నింటి యొక్క ఉత్పత్తికి మూల కారణముగా ఏగుంగుము. మరియు నేనే బుద్ధిమంతుల యొక్క బుద్ధి అనగా వారి వివేకశక్తిగాను మరియు తేజముగల వారి అనగా ప్రభావశాలురైన పురుషుల యొక్క ప్రభావమును గూడా నన్నుగానే గుర్తించుము.